వినాయక భక్తుల పాలిటి జయనాయక అందరినీ రక్షించేటి ఓ స్వామి నువ్వే శరణం గణనాయక. కాణిపాకమే మాకు ఇల కైలాసం, కాణిపాకమే మాకు వారు ప్రాణం, కాణిపాకమే మాకు ఇల కైలాసం, కాణిపాకమే మాకు వారు ప్రాణం. అరే పొలుచుకుంటే కాచుకునే దైవం తాను, తలుచుకుంటే ఆదుకునే రూపం తాను, పొలుచుకుంటే కాచుకునే దైవం తాను, తలుచుకుంటే ఆదుకునే రూపం తాను. ఎక్కడున్నా గాని ఎప్పుడైనా గాని స్వామి సేవ చేసి మేము కొలిచేము, స్వామి సేవ చేసి మేము కొలిచేము. బావిలోన ఉన్న స్వామి పేరు చెబితే కష్టాలైన నష్టాలైనా పోయేనయ్యా, కష్టాలైన నష్టాలైనా పోయేనయ్యా. కాణిపాకమంటేనే అందరికిష్టం, కాణిపాకమంటేనే మాకారాధ్యం, కాణిపాకమంటేనే అందరికిష్టం, కాణిపాకమంటేనే మాకారాధ్యం. కాణిపాకమే మాకు ఇల కైలాసం, కాణిపాకమే మాకు వారు ప్రాణం. కోరుకున్న విచ్చు స్వామి గణపతి స్వామి, విఘ్నాలు తీర్చేను గణపతి స్వామి, కోరుకున్న విచ్చు స్వామి గణపతి స్వామి, విఘ్నాలు తీర్చేను గణపతి స్వామి. ఒక్కసారి వెళ్ళి వస్తే ఎంతో పుణ్యం, వరసిద్ధి వినాయకుడు సాక్షాత్కారం, ఒక్కసారి వెళ్ళి వస్తే ఎంతో పుణ్యం, వరసిద్ధి వినాయకుడు సాక్షాత్కారం. గొప్ప చరిత ఉన్న క్షేత్రమిదేనయ్యా, దర్శనమే భాగ్యము ఓరయ్యా, దర్శనమే భాగ్యము ఓరయ్యా. బావిలోని నీరు ఔషధము బాబు, కష్టాలు కన్నీళ్లు తొలగేను, కష్టాలు కన్నీళ్లు తొలగేను. ప్రపంచానికంతటికి అద్భుతమయ్యా, నీటి మీద తేలు స్వామి అడుగోనయ్యా, ప్రపంచానికంతటికి అద్భుతమయ్యా, నీటి మీద తేలు స్వామి అడుగోనయ్యా. కాణిపాకమే మాకు ఇల కైలాసం, కాణిపాకమే మాకు ఆరో ప్రాణం. క్షేత్రమందు దేవతలు ఉన్నారయ్యా, హనుమంతుడు తొలి దర్శనమిచ్చేనయ్యా, క్షేత్రమందు నాగరాజు స్వామి కూడా ఉన్నాడయ్యా, నాగసేవ చేయ మనకు పుణ్యమయ్యా, నాగరాజు స్వామి కూడా ఉన్నాడయ్యా, నాగసేవ చేయ మనకు పుణ్యమయ్యా. వరసిద్ధి స్వామి దర్శనమే పుణ్యం, చూసినంత తొలగునంట మన కష్టం, చూసినంత తొలగునంట మన కష్టం. కాణిపాక దైవం కామితార్థదాయకం, కోరుకున్న వరాలన్నీ ఇచ్చేను, కోరుకున్న కాణిపాక వైభవాలు చూడాలయ్యా, క్షేత్రమందు ఉత్సవాలు చూడాలయ్యా, కాణిపాక వైభవాలు చూడాలయ్యా, క్షేత్రమందు ఉత్సవాలు చూడాలయ్యా.